వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసృజత తా సృష్టా న ప్రాజాయంత సోర్ఘ్యరకామయత అహమ్యా ప్రజనయేయమితి స ప్రజాపతయే సుచమదధాత్ శోషోచత్ ప్రజామిచ్ఛమానః తస్మాద్యంచ ప్రజాభునక్తిరంజన తా భోషోచత ప్రజామిచ్ఛమానౌ తా స్వగ్నిమప్యసృజత్ అగ్నిరధ్యయేత్ సోమోరేతో దధాత్ నవిదా ప్రాజనయత్ సరస్వతీవాచమదధాత్ పూషా పోషయత్ ఏవాయేతేర్థం సంవత్సరస్య ప్రయుజ్యంతే దేవా పుష్టిపతయః సంవత్సరే ప్రజాపతిః సంవత్సరేణైవాస్మై ప్రజా ప్రాజనయత్ ఆ ప్రజాజాత మరుతోగ్నన్ అస్మానపిన ప్రాయుక్షతేతి అవేతం ప్రజాపతిర్మారుతకం సప్తకపాలమపశ్యత్ అన్యరవపద తదో వై ప్రజాభ్యో కల్పత జన్మారుతో నివృత్యతే యజ్ఞస్య నృత్యై ప్రజానామఘాతాయ సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతః గణశగేవాస్మై విషం కల్పయతి స ప్రజాపతిరశోచత్ యా పూర్వా ప్రజా అధిక్షి మరుతస్తా అవచచు కథమపరాశ్రుజయేతి తస్య సుష్మాండం భూతం నిరవర్తత తద్విదహరత్ తదపోషయత్ తత్ప్రాజాయత ఆండస్య వా ఏతద్రూపం యదామిక్షాః యద్యభ్యరతి ప్రజా ఏవ తద్విజమాన పోషయతి వైశ్వదేవ్యామిక్షా భవతి వైశ్వదేవ్యో వై ప్రజాః ప్రజా ఏవాస్మై ప్రజనయతి వాజినమానయతి ప్రజా స్వేవ ప్రజాతా సురేతో దధాతి యా వా పృథివ్యయేకపాలోభవతి ప్రజా ఏవ ప్రజాతా వా పృథివేభ్యాముభయతః పరిగృహ్ణాతి దేవాసా సంయత్తాసన్ సోర్నిరబ్రవీర్ మామగ్రే యజత మయా ముఖేనాసురాంజేష్టభేతి మాన్ విలీనమిది సోమోబ్రవీర్ మయా రాజ్ఞాజేష్టచేతి మాన్ తృతీయమితి సవిత మయా ప్రసూతాజేష్టచేతి మాన్ చతుర్థీమితి సరస్వతి ఇంద్రియం మోహంధా స్యామేతి మాం పంచమమితి పూషా మయా ప్రతిష్టయా జయేష్టచేతి ముఖేనాసురాణయన్ సోమేన రాజ్ఞా సవిత్రా ప్రసూతా సరస్వతీంద్రియమదధాత్ ఊషా ప్రతిష్టాసీత్ తతో వై దేవా వ్యజయంతాన్ యదేతాని హవేగుంశిరుద్యంతే విజిత్యై నోత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః అజాతాయి పశ్యేతరిః పశవః సర్వద్బలిర్భవతి మాతా పితా పుత్రః తదేవ తన్మిథునం ఉల్బంగర్భోజరాయు తదేవ తన్మిథునం తేషా పరిః సన్నద్ధం భవతి తే ఇమే లోకాః ఏష్మేవ లోకేషు ప్రతిష్టతి ఏకథా పునః సన్నద్ధం భవతి ఏకైవక్యయం లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రతిష్టతి ఋతువో భవంతి ప్రథమజామేవ పృష్టిమవరుంధే ప్రథమజా వత్సో దక్షిణాసమృద్ధ్యై పశుదార్జ్యం గృహ్ణాతి పశుభావే పశుదార్జ్యం పశవమేవావరుంధే పంచగృహీతం భవతి పాంతాహి పశవః బహురూపం భవతి బహురూపాహి పశవః సమృద్ధ్యై అగ్నిం మంథంతి అగ్నిముఖావై ప్రజాపతి ప్రజా అసృజత యదగ్నిం మంథంతి అగ్నిముఖా ఏవ తత్ప్రజా యజమానసృజతే నవ ప్రయాజా యుజ్యంతే నవానో యాజాః అష్టౌ హవేగుంషే ద్వావాధారౌ ద్వావాద్యభాగౌ త్రిపుంషత్ సంపద్యంతే త్రిపుంషదక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజమానో వా ఏకకపాలః తేజాజ్యం ఏకకపాలాజ్యమానయతి యజమానమేవ తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః పశవార్జ్యం యజేకపాలార్జమానయతి యజమానమేవ పశుభిః సమర్థయతి యదల్పమానయేత్ అల్పాయనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ యద్బహ్వానయేత్ బహవయనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ బహ్వానేయా విప్రష్ఠం కుర్యాత్ బహవదేవేనం పశవో భుంజంత ఉపతిష్ఠంతే యజమానో వాయేకపాలః ఎదేకపాలస్యావద్యే యజమానస్యావద్యే ఉద్వామాద్యే యజమాన ప్రవామీయేత సహృదయోద్య సకృతి బహిసువర్గో లోక ఉత్వాజుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయిత్వా తేజసా సమర్థయతి యజమానో వాయేకపాల సువర్గో లోకాహవనీయ ఏకపాలమాహవనీయే జుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయతి యద్ధస్తేన జిహుయాన్ సువర్గాల్లోకాద్యజమానమో విధ్యే సుజాజుహోతి సువర్గస్ లోకస్ సమష్టి ప్రాంపద్యేత దేవలోకమభిజయేత్ యద్దక్షిణాపితృలోకం యత్ప్రత్యగ రక్షాగం చేజ్ఞగం హన్య యదుదంగ మనుష్యలోకమభిజయేత్ ప్రతిష్ఠితో హోతవ్య ఏకపాలం వే ప్రతిష్టం తర్వా పృథివే అనుప్రతిష్ట యావా పృథివే ఋతువ ఋతోణయజ్ఞ యజ్ఞం యజమాన యజమానం ప్రజా తస్మాత్తిష్ఠితో హోతవ్య వాజినో విజతే అగ్నిర్వాజసూర్య దేవై వాజిన తానేవ తద్యజతే అథో ఖల్వాహు ఛందాగం ధృవే వాజినే తానేవ తద్యజతే యక్ష్మే వాయింద్రస్య హరిః సోమపానో హరిపరిధయ ఆధానం వాజినం భాగధేయం ప్రహత్య పరిధేయన్యభుజాద్ అంతరాధానాభ్యాం ఘాతం ప్రయచ్చేత్ ప్రహత్య పరిధేయన్యభోజేనాభ్యామే ఘాతం ప్రయచ్చతి బలిజన్ వాజినమానయతి ప్రజావే బలిః ఏతో వాజినం ప్రజాస్తే వరేతో దాతి సమభూయ భక్షయంతి ఏతత్సమపేతాశ్యేతే అసో ఆత్మన్నే వరేతో దశతే యజమాన ఉత్తమో భక్షయతి పశవోరే వాజినం యజమాన ఏవ పశువన్ ప్రతిష్టాపయంతి ప్రజాపతిస్త విధా భూత్వా ప్రజా అసజత కాలేన వత్యమన్యంత ఆస్మాదపామన్ తావరుణో భూత్వా ప్రజావరుణేనాగ్రాహయత్ తా ప్రజావరుణగృహీతా ప్రజాపతిం పునర్వాధావన్నాశమిక్షమానా సేతాన్ ప్రజాపతిర్వరుణ ప్రకాశాన పశ్యత్ తాన్యవపదే తైర్వైత ప్రజావరుణపాశానముంచే యద్వరుణ ప్రకాశాన్ని రుచ్యంతే ప్రజానామవరుణగ్రాహాయ ఆసాన్దక్షిణా బాహుణ్యజ్ఞాసీత్ సవ్యప్రసద సేతాన్ ద్వితీయాన్ దక్షిణతో వేదిముదహన్ తో వేద ప్రజానాం దక్షిణం బాహుం ప్రాసారయత్ ద్వితీయాన్ దక్షిణతో వేదిముద్ధంతి ప్రజానామేవ తద్యజమానో దక్షిణం బాహుం ప్రసారయతి తస్మాత్మాశ్రయాజ్యమష్టిర్లోక ఉభయాబాహు యజ్ఞాభిజితజ్ఞ ప్రథమాత్రాభ్యసంభిన్నే భవతః తస్మాత్రం విపుంసౌ ఉత్తరస్యాం వేద్యాముత్తరవేదిముపవతి పశవో వా ఉత్తరవేది పశూనేవాంధే అసోయజ్ఞపరుషోనంతరిత్యే ఏతద్బ్రాహ్మణ్యేవ పంచహవేగుంహే అథైంద్రాజ్ఞో భవతి ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం ఇంద్రాజ్ఞే ఇరేంద్రాజ్ఞో భవతి ప్రాణాపానా వేవాబంధే ఓజోపలం వాయతౌ దేవానాం ఇదింద్రాగ్నే ఇరేంద్రాజ్ఞో భవతి ఓజోపలమేవాబంధే మారుత్యామిక్షా భవతి వారుణ్యామిక్షా మేషీ చ మేషశ్చ భవతః ఋతునా ఏవ ప్రజావరుణపాశాన్ ముంచతి తోమసో భవతో మే ధ్యత్వాయ శమీపర్ణాన్యభవతి భాసమేవాభ్యామపి యచ్చతి ప్రజాపతిమన్నాద్యన్నోపానమత్ స సదేన సదేన హిషాన్నాబంధ యత్పరశతాని శమే వర్ణాని భవంతి అన్నాద్యస్యావరుద్యై సౌమ్యాని వై కలీరాణి సౌమ్యా ఖలు వా ఆహుతిర్దివృష్టిం చావయతి యత్కలీరాణి భవంతి సౌమ్యైవాహుత్యాదివృష్టిమరుంధే కాలయేకకపాలాభవతి ప్రధానాం కంపాయ ప్రతిపూర్ణంకరం పపాత్రాని భవంతి దాతాయేవ ప్రజావరుణపాశాన్ముంచతి ఏకమతిరిక్తం నిష్యమానా ప్రజావరుణపాశాన్ముంచతి ఉత్తరస్యాం వేద్యామన్యాని హవేగుంసి సాధయతి దక్షిణాయాం మారుతే అపధురమేవైనాయమత్తి అథో వోచసేవాసామహరతి తస్మాద్బ్రహ్మణశ్చ క్షత్రాశ్చ విశవోన్యతోపక్రమిణీః మారుత్యా పూర్వయా ప్రచరతి అనంతరమేవాపయతి వారుణ్యోత్తరయా అంతతమేవ వరుణమయతి యదేవాధ్యర్యః కరోతి తత్పది ప్రస్థాతా కరోతి తస్మాద్యచ్ఛేయాన్ కరోతి తత్పాపీయాన్ కరోతి తత్నేయం వాచయతి మేధ్యామేవేనాం కరోతి అథో తపయేవేనాముపనయతి విద్యాకుందన్న ప్రబ్రూయాత్ ప్రియాం జ్ఞానమునుంధ్యాత్ అసౌ మే జాలయతి నిర్దిశేత్ నిర్దిశ్యైవేనం వరుణపాశేన గ్రాహయతి ప్రధాస్యాన్ హవామహైపత్నే ముదానయతి అక్వతైవేనా యత్పత్నే పురోణవాక్యామునబ్రూయాత్ దుర్వేజమాన సత్ యజమానోన్వాహ ఆత్మన్నేవ వీర్యం ధత్తే ఉభౌయాజ్ఞానం సవేర్యత్వాయ యద్రామేగరణ్యైత్యాహ యథోదితమేవ వర్ణమైతే యజమానదేవత్యో వాహవనీయః భ్రాతృదేవత్యో దక్షిణః యదాహవనీయేషు భూయాత్ యజమానం వర్ణపాశేన గ్రాహయేత్ దక్షిణేజ్ఞోజుహోతి భ్రాతృమేవ వర్ణపాశేన గ్రాహయతి శూర్పేణ జుహోతి అన్యమేవ వర్ణమవయతే శీర్షన్న శిర్షాయ జుహోతి శీర్షత ఏవ వర్ణమవయతే ప్రత్యంగిష్టం జుహోతి ప్రత్యంగేవ వర్ణపాశాన్నిర్ముచ్యతే అక్రంకర్మ కర్మకృత్యాహ దేవానిర్వదాయ అరుణాగృహానుభప్రేతే జ్వారేతదాహ వర్ణగృహీతం వారేతద్యజ్ఞస్య యజ్ఞజుడాగృహీతస్యాతిరిచ్యతే ఋషాస్తునిష్కాసుష్కాసేన తామపృథమవేతి వరుణగృహీతేనైవ వరుణమవేతే అపోమపృథమవేతి అప్సువై వరుణ సాక్షాదేవ వరుణమవేతే ప్రతిగతో వరుణస్య పాశ్వ్యాహ వరుణపాశాదేవ నిర్ముచ్యతే అప్రతీక్షమాయంతే వరుణశాంతరిహిత్యేధోమహేత్యాహ సమిదైవాగ్నిన్నమస్యంత ఉపాయంతే తేజోసు తేజోమైధేహీత్యాహ తేజదేవాక్రం ధత్తే దేవాసురాః సంయత్తాసన్ సోగ్నిరబ్రవీత్ మమేజమనీతవతే తమోః తాం ప్రీణీతాం అథాసురాను భవిష్యచేతి తే దేవాగ్నేనీగవతే పురోషమట్టాకపాలన్నిరవన్ సోగ్నేకవాన్ శేన భాగేన ప్రీత చతుర్ధానీకాన్యజనయత తో దేవాభవన్ పరాసురాగ్నేకవతే పురోషాకమట్టాకపాలన్యర్వపతి అగ్నిమేవానేకవంతర్గస్వేన భాగేన ప్రీణాతి సోర్జనేకవాన్ శేన భాగేన ప్రీత చతుర్ధానీకాని జనయతే అసౌ వాదిత్యోర్జననేకవాన్ తస్యరశ్మయోనీకాని సాకం సౌర్యేణాభ్యుగపతి సాక్షాదేవాస్మానీకాని జనయతి తేసురా పరాజితాయంత యావా పృథివీ ఉపాశ్రయన్ తే దేవామరుభ్యశాంతమనేభ్యశ్చరన్ నిరవన్ తాం దేవాపృథివేభ్యామేవాభయత సమతవన్ యన్మరుభ్యశాంతమనేభ్యశ్చరన్ నిర్వపతి దేవాపృథివేభ్యామేవ తదుభయతో యజమానభ్యాతుర్భ్యాన్ సంతపతి మధ్యంతినే నిర్వపతి తరిహేభ్యసంతపతి తరుద్భవతి సర్వదేవేనాన్ సంతపతి ఏ దేవాశ్వామిదిన సంత సర్వాసాం దుగ్ధేకృతమేధీనం చలన్ నిలవన్ ఆశితారేవాద్యోపవసామ కస్య వాహేదం కస్య వాశ్వభవితేతి నశుతోభవన్ తస్యాహుతస్య నాశ్నన్ నహి దేవాహుతస్యాశ్నంతి తే బ్రువన్ తస్మాయిమగుంభోశ్వామిది మరుద్భ్యోగృహమేధిభ్యైత్యబ్రువన్ తమ్ మరుద్భ్యోగృహమేధిభ్యోదిగవః తతో దేవాభవన్ పరాసురాః యస్యైవం విదితో మరుద్భ్యోగృహమేధిభ్యోగృహే జుక్మతి భవత్యాత్మనాః పరాః సర్భ్రాతుర్యోభవతి యద్దేర్యస్య పాగత్రా క్రియతే పశవ్యంతత్ పాగత్రా వా ఏతత్క్రియతే యన్నేధ్వా పరిహద్భవతి ప్రసామిధేనేరన్వాః అప్రయాజా యుజ్యంతే నానో యాజాః శ్రీయాం వేద ప్రధాన్ భవతి ఆజ్ఞభాగౌ యజతి యజ్ఞస్యైవ చక్షుషేణాంతరేతి మరుతో గృహమేధినో యజతి భాగధేనైవేనాన్ సమర్థయతి అగ్నిజ్ఞస్వృష్టకృతయజతి ప్రతిష్ఠిత్యై ఇడాంగో భవతి పశవో వా ఇడా పశుష్పేవోపరిష్టా ప్రతిష్టతి యత్పత్నే గృహమేధీయస్యాశ్నీయాత్ గృహమేధ్యేవ స్యాత్ విత్తస్య నిజ్ఞనిధ్యేత ఎన్నాశ్నీయాత్ అగృహమేధీ స్యాత్ నాశ్నిజ్ఞావ్యధ్యేత ప్రతివేషం భజేదుః తస్యాశ్నీయాత్ గృహమేధ్యే భవతి నాశ్నిజ్ఞావ్యధ్యతే తే దేవాగృహమేధీయేనేష్ట్వా ఆహితాభవన్ ఆంజతాభ్యంజత అనువక్షాణవాదయన్ ఏభ్యోసురాః కృతం ప్రాహిన్వన్ సా దేవేషు లోకమవిత్వా అసురాన్ పునరక్షత్ గృహమేధీయేనేష్ట్వా ఆజితాభవంతి ఆంజతేభ్యంజతే అనువత్సానువాదయంతి భ్రాతృవ్యాదేవ తద్యజమానః కృతం ప్రహిణోతి ఏ దేవాగృహమేధీయేనేష్ట్వా ఇంద్రాగిష్ంద్రో నిహిత భాగముపావర్తితేతి తానింద్రో నిహిత భాగముపావర్తతమేధీయేనేష్ట్వా ఇంద్రాగిష్కాసం నిగద్యాత్ ఇంద్ర ఏవేన నిహిత భాగముపావర్తతే గార్హపత్యేతి హోతి భాగభేదేనైవేనకం సమర్థయతి ఋషభమాహ్వయతి పశర్కారేవాసుః అథో ఇంద్రియమేవేర్యం యజమానాభ్యాతుంజే ఇంద్రో వృత్తకం హత్వా పరాహం పరావతమగచ్చత్ అపారాధమితి మన్యమానః సోబ్రవీత్ కరిదం వేదిష్యతీతి హే బృహన్ మరుతో వరం వృణామహే అథ వయం వేదామ అస్మభ్యమేవ ప్రథమకం హవిర్నిరుప్యాదా ఇతి తదేన మధ్య క్రీడన్ తత్క్రీడినాహం క్రీడిత్వం జన్మరుభ్య క్రీడిభ్య ప్రథమగం హవిర్నిరుప్యతే విజిత్యై స్వాగతం సూర్యేణాభ్యదాయర్భవతి ఏతస్మిన్ వై లోక ఇంద్రో వృత్రమహన్ సమర్థ్యై ఏతద్బ్రాహ్మణాన్నేవ పంచ హవీగుంహి ఏతద్బ్రాహ్మణ అధీష ఇంద్రస్తురుద్భవతి ఉద్ధారం వా ఏదమీంద్ర ఉదహరత వృత్రం హత్వా అన్యాసు దేవతాస్తుతి యదేధ ఇంద్రస్తరుద్భవతి ఉద్ధారమేవ నయ్యమాన ఉద్ధరతే అన్యాసు ప్రజాస్మధి విశ్వకర్మణ ఏకపాదో భవతి విశ్వాన్ దేవతేన కర్మాణి విజమానో వృంధే వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసజద తావరుణ ప్రఘాతేర్వరుణ పాశాదముంచత్ సాగమేధే ప్రత్యస్థాపయత్ త్రంబకే రుద్రం నిరవాదయత ఇతదిర్గేణ సువర్గం లోకమగమయత్ యద్వైశ్వదేవేన యజతే ప్రజాదేవ తద్యజమాన సృజతే తావరుణ ప్రఘాతేర్వరుణ పాశాన్ముంచతి సాగమేధే ప్రతిష్టాపయతి త్రంబకే రుద్రం నిరవదయత్ విదిర్గేణ సువర్గం లోకం గమయతి దక్షిణత ప్రాచీనాదేర్భవతి దక్షిణావృద్ధిపితనా అనాదృత్య తత్ ఉత్తరతదేమోపవీయనిర్భవేత్ ఉభయై దేవాశ్చ పితరశ్చేద్యంతే అసోయదేవ దక్షిణార్ధేశ్రయతి తేన దక్షిణావత్ సోమాని పితృమతే పురోడాశకం సర్గపాలం నిర్గమతి సంవత్సరో సోమ పితృమాన్ సంవత్సరమేవ ప్రీణాది పితృభ్యో పరిహిషభ్యో ధానా మాసా పితరో పరిహిషద మాసానేవ ప్రీణాది యస్మిన్ భారతౌ పురుష ప్రమీయతే సోమస్మిన్ లోకే భవతి బహురూపాధానా భవంతి భవనాత్రానామభిజిత్యై పితృభ్యోగ్నిష్పాత్రేభ్యో వంశం అర్ధమాసా పితరోగ్నిష్పాత్రా అర్ధమాసానేవ ప్రీణాది అధివాణ్యాని దుగ్ధే భవతి సాభిమితే వర్త్యం దుహే యత్పూర్ణం తన్మనుష్యాణాం ఉపర్యద్ధో దేవానాం అర్ధపితృణాం అర్ధ ఉపమంథతి అర్ధోహిపితృణాం ఏకయోపమంథతి ఏకాహిపితృణాం దక్షిణోపమంథతి దక్షిణావృద్ధిపితృణాం అనారభ్యోపమంథతి అర్ధిపితేం గచ్చతి ఇమాం దిశం మే నిబుద్ధంతి ఉభయేహి దేవాశ్చ పితరశ్చేద్యంతే ఋతుస్రక్తిర్భవతి సర్వాహ్యనృష పితర అఖాతా భవతి ఖాతా హి దేవానాం మధ్యతోగ్నిరాధీయతే అంతతో హి దేవానామాధీయతే వర్షీయా నిధ్మయుద్మాద్భవతి వ్యావృత్యై పరిశ్రయతి అంతరిహితో హి పితృలోకో మనుష్యలోకాత్ యత్పరుషిదినం తద్దేవానాం యదంతరా తన్మనుష్యానాం యత్సమూలం తత్పితృణాం సమూలం బహిర్భవతి వ్యావృత్యై దక్షిణాత్రి దక్షిణావృద్ధ్యపితృణాం తృపరియేతి తృతీరేవా ఇతో లోకే పితర తానేవ ప్రీణాది త్రిపునఃపరియేతి షట్సంపద్యంతే షడ్వారతమ ఋతూరేవ ప్రీణాది యర్ప్రస్పర ఇదాగృహీరాత్ ప్రమాణికో ఇదమాన సార్ ఎన్న గృహీరాత్ అనాయతన సార్ తోష్టేమే వంద్యశ్చేత్ న ప్రమాణికో భవతి నానాయతన యత్రేన్పరిధేన్ పరిదధ్యాత్ మృత్యునా యజమానం పరిగృహీరాత్ ఎన్న పరిదధ్యాత్ రక్షాగం చ యజ్ఞగం హన్యః తౌ పరిధే పరిదధాతి రక్షసాపవత్యై అసోమృత్యోరేవ యజమానముత్సజతి యత్రేణి త్రీణి హవే కృష్ణుతా హలేదు ప్రయస్త్రేగాకం సాకం ప్రమీరేరన్ ఏకైకమనోచీనాహరంతి ఏకైకదేవేషామన్వంచ ప్రమీయతే కశిపు కశిపవ్యాయ ఉపవర్ఘనముపవర్ఘన్యాయ ఆంజనమాంజన్యాయ అభ్యంజనమభ్యంజన్యాయ యథాభాగమేవీనాంజీనాది అగ్నే దేవేభ్య పితృభ్య సమిద్యమానాయాను బ్రూహేత్యాహ ఉభయేకి దేవాశ్చ పితరశ్చేద్యంతే ఏకామం వాహ ఏకాహి పితృణాం పితృం వాహ తర్హి దేవానాం ఆధారావాధారయతి యజ్ఞపరుషోరణంతరిత్యై నారిడేయం వృణీతే న హోతారం యదారిడేయం వృణీత యద్ధోతారం ప్రమాణికో యజమాన సార్ ప్రమాణికో హోతా తస్మాన్న వృణీతే యజమానస్య హోతుర్గోపీసాయ అమవర్గిణ ప్రజాయతి బలి ప్రజాయవ మృత్యోనుత్సజతి ఆజ్యభాగం విదతి యజ్ఞశ్రీమయక్షుదీనాంతరేతి ప్రాచీనావీతి సోమం విదతి ఋతదేవత్యాహి ఏషాహుతి పంచతత్వవద్యతి పంచశ్చేతా దేవతాః దేవలోనువాక్యే యాజ్యా దేవతావషక్కాలః తాయేవ ప్రీణాతి సంతతమవద్యతి ఋతూనాగుం సంతత్తే ప్రైవేభ్య పూర్వజా పరోనువాక్యజాః ప్రణయతి ద్వితీయజా గమయతి యాజ్యయా తృతీయేవా ఇతో లోకే పితరః అన్వయవేనాన్ పూర్వజా పరోనువాక్యజాత్యానయతి రాత్రియే ద్వితీయజా నైవేనాన్ యాజ్యయా గమయతి దక్షిణతో వదాయ ఉదంతవిక్రామతి వ్యావృత్యై ఆస్మధేత్యాశ్రావయతి అస్తు స్మధేతి ప్రశ్నాశ్రావయతి స స్వధానమయతి వషత్కరోతి స్వధాకారోహి పితృణాం సోమగ్రే యజతి సోమప్రయాజాహి పితర సోమం పితృవంతం యజతి సంవత్సరో వేధోమ పితృవాన్ సంవత్సరమే తద్విజతి పితరేన్ బహిషదో యజతి ఏ వై యజ్వాన తే పితరో బహిషద తానే తద్యజతి పితరేణ్యష్వాజతి ఏ వాయజ్వానాఘమేధిన తే పితరోగ్ఞష్వాత్రా తానే తద్యజతి అగ్నిం వ్యవాహనం యజతి పితృణమగ్ని తమే తద్యజతి అసోయథాగ్నిజ్ఞస్వచ్చజతి తాదృగే వదత్ ఏతత్తేతదగే దత్తామన్విషుసర్పేషుదాది తస్మాదాదీయా పురుషాన్నామనగృహంతి ఏతావంతో హేజ్యంతే అత్ర పితరోయథా భాగం వందద్ధమిత్యాహ శ్రీకాహి పితర ప్రంచో నిష్క్రామంతి ఏషా వే మనుష్యాణాంతికే స్వామేవనిష్క్రామంతి ఆహవనీయ ఉపతిష్టంతే దేవాస్మే తద్భ్రమతే తత్సత్యాహవనీయే అసాన్యేతరంతి ఆతమితోనుపతిష్టంతే అగ్నిమేవోపద్రష్టారం కృత్వా ఉదయన్నిరవదయంతే అంతం వా ఏతే ప్రాణానాహం గచ్చంతి ఆతమితోనుపతిష్టంతే సుసంతృసంత్రామయమిత్యాహ ప్రాణో వేసుసంతృగ ప్రాణమేవాత్మం దధతే యోజాన్విందేహరి ఇత్యాహ ప్రాణమేవ పునరయుక్త అక్షన్నమే వదంతహేతి గార్హవత్యముపతిష్టంతే అక్షన్నమే వదంతా సత్వోపతిష్టామహితి వా వేదదాహ అమే వదంత పితర సోమ్యాయిత్యభిప్రపద్యంతే అమే వదంత పితరో సత్వాభిప్రపద్యామహితి వా వేదదాహ అవపరిహించతి మార్జయత్యేవైనాన్ అసో గర్భయత్యేవ ప్రజయా పదుభిం వేద అవపరిహిరావనో యాజౌ యజతి ప్రజా వే బలి ప్రజా మృత్యోత్సజతి ఇతర ప్రయాజానయతి ద్వావనో యాజౌ షట్సంపద్యంతే షడ్వారితమ ఋతూనే క్రీణాతి నపద్యం వాస్తే అసంయాజయంతి ఎత్పత్యం వాసీత యత్సంయాజయేయు ప్రమాయుకా స్యాత్ తస్మాన్నాన్వాస్తే సంయాజయంతి పత్నికైకోపీసాయ ప్రతిపూరుషమేకపాధాన్ నిర్వపతి జాతాదేవ ప్రజారుద్రాన్ నిరవతయతే ఏకమతిరిక్తం చరిష్యమాణాదేవ ప్రజారుద్రాన్ నిరవతయతే ఏకపాదా భవంతి ఏకథైవ రుద్రం నిరవతయతే నాభిధారయతి యదభిధారయేత్ అంతరవచారిణకం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతి సభ్యరుద్రస్య భాగధేయం ఇమాన్ విషయంతి ఏషా వే రుద్రస్య దిగ స్వాయామే పదిశి రుద్రం నిరవదరతే అగ్రౌపశుగా ఆహుక్తేనాతిష్టత అసౌతే పశురుద్రిశ్యం దిశ్యాత్ యమేవద్వేష్టి తమత్వే పశుం నిర్దిశతి ఏనద్విష్యాత్ ఆకుస్తే పశురుతి బ్రూయాత్ నగ్రామ్యాన్ పశూన హినస్తి నారణ్యాన్ సుస్పథేది హోతి ఏకవా అగ్నీనాం వడ్డీశో నామ అగ్నివత్తే జుహోతి మధ్యమేన పద్మేన జుహోతి సుర్ఘేషో ఖలు అంతమేన హోతవ్యం అంతతనే రుద్రం నిరవదయతే ఏకదే రుద్రభాగ సహస్వస్రాంబికలేప్యా శరద్వాస్యాంబికా స్వసా అయా వా ఏకకినస్తి యగం హినస్తి సగేవైనకం సహశమయతి భేషజంగమయుంత గ్రామ్యా పశవ ఏభ్యో భేషజం కరోతి అవాహంబ రుద్రమతి మహేత్యాహ ఆశిషమేవేతామాశాస్తేంబయ్యమహిత్యాహ మృత్యోర్ముక్షీయమాదేవాదా ఉత్తిరంతే నరస్య లేప్సంతే మూతే గత్వాసజంతే యథాజనయ్యదే వసం కరోతి తాదృగే వదత్ ఏషదే రుద్రభాగయుక్త్యాహ నిరవత్యై అప్రదేక్షమాయంతి అపపరిషించతి రుద్రస్యాంతరిహిత్యై ప్రవాయేతే స్వాన్ లోకాక్షమంతే ఏ త్ర్యంబకేశ్వరంతి ఆదిత్యం చరం పునరేర్చనిర్లభతి ఇయం బాలదిని అస్యామేవ ప్రతిష్టంతి. ఓం ఏతద్బ్రాహ్మణాన్నేవ పంచహవేగుంషి అసేంద్రాయ సునాధీరాయ పురోషాశం ద్వాదశకపాలం నిర్లభతి సంవత్సరో వా ఇంద్రాసునాధీన సంవత్సరే నైవాత్మాన్నమవరుంధే వాయవ్యం పయోభవతి వాయుర్వే వృష్టే ప్రదాపయత సరేవాత్మేవృష్టిం ప్రదాపయతి సౌర్య ఏకకపాలో భవతి సూర్యేణ వాముష్మల్లోకే వృష్టిర్ధృత సరేవాత్మే వృష్టిం నియచ్చతి ద్వాదశకపరుంధేరం దక్షిణా సమర్థ్యై దేవాసురా సంయత్తాసన్ ఏ దేవా అగ్నిమబ్రువన్ ప్రజావీరేణాసురాభవామేతి సోహబ్రవీత్ త్రేధాహమాత్మానం వికరిష్యతి సత్రేధాత్మానం వ్యకరుత అగ్నిం తృతీయం రుద్రం తృతీయం వరుణం తృతీయం సోహబ్రవీత్ కైషం తృతీయమితి అహమిదీంద్రోహబ్రవీత్ సంతుసృజావహ ఇది తౌ సమసృజేతాం ఇంద్రస్తురీయమభవత్ ఇంద్రస్తురీయమభవత్ రవీంద్రతురీయస్యేంద్రతురీయత్వం తతో వే దేవాభ్యజయంత యజీంద్రతురీయం నిరుప్యతే అభిజిత్యై బ్రహిణేషనుర్దక్షిణా యద్బ్రహిణీ తేనాగ్నేయీ యద్గౌః తేన రౌద్రీ యద్ధేనుః తేనైంద్రీ యత్స్త్రీ సరీదాంత తేన వారుణీ సమృద్ధ్యై ప్రజాపతియజ్ఞమసృజత సగుంసష్టగుం రక్షాగస్తిఘాగుం సన్ సజేత ప్రజాపతిరాత్మనో దేవతమిమీత తాభిర్వేషిభ్యో రక్షాగుం ప్రాణుదత యత్పంచావత్యం జుహోతి యుద్ధ్యజమానో రక్షాగుం ప్రణుదత్ సమూఢగుం రక్ష సందర్భగుం రక్షయిత్యాహ రక్షాగస్తేవ సందహతి అగ్నే రక్షోగ్నే స్వాహేత్యాహ దేవతాభ్యయమ్యానాభ్యో భాగేయం కరోతి వృష్టివాహీరథో దక్షిణాసమధ్యై ఇంద్రో వృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య నముచిమాసురన్నాలభత అగం సత్యా గృహ్ణాత్ తౌ సమలభేతాం సోస్మాదభిషునతమాభవత్ సోబ్రవీన్ సంధాగం సందధావహై అసత్వావస్రక్ష్యామి నమాదుష్ేణ నారేణ హరివానక్రమితి స ఏతమపాం ఫేనమసించత్ నమాద్రోవ్యుష్టాధీర్ అనుచిత సూర్య నమాదివానక్తం తస్ైతస్మిల్లోకే అపాం ఫేనేన శిర ఉదవర్తయత్వర్త మిత్రద్విజితి స ఏతానపామార్గాన్ జనయత్ తానుజుహోత్ హైర్వేష రక్షాగస్య పాహత యదపామార్గహోమో భవతి రక్షసానుపహత్యై ఏకోన్ముఖే నయంతి తద్భిరక్షసాం భాగధేయం ఇమాం దిశయ్యంతి ఏషా వై రక్షసాన్విక స్వాయామే దిశరక్షాగం జహంతి స్వకృతగిరిణే జుహోజి ప్రదరే వాహ ఏతద్వై రక్షసామాయతనం స్వగేవాయతనే రక్షాగం జహంతి వర్ణమయేణ శ్రువేణ జుహోతి బ్రహ్మవై వర్ణ బ్రహ్మణే రక్షాగం జగంతి దేవస్యప్తాశమిత్యాహ సవిత్రసూత రక్షాగం జగంతి హరగం రక్షోపరక్షయిత్యాహ రక్షసాకృత్యై యద్వస్తేతద్దక్షిణా జరవత్యై రక్షసాక్షమాయంతి రక్షసామంతరిహిత్యై ధాత్రే పురోడాశం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరా వై ధాత సంవత్సరే నైవాస్మై ప్రజా ప్రజనయతి అన్వేవాస్మానుమతిర్మన్యత రాతే రాకా ప్రసృజనీ వాజే జనయతి ప్రజాశ్రేవ ప్రజాదాసుభుక్వా వాచం దాది విషనౌగావో దక్షిణా సమృద్ధ్యై ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం నిర్వపతి ఐంద్రా వైష్ణవమేకాదశకపాలం వైష్ణవంత్రికపాలం వీర్యం వా అగ్ని వీర్యమింద్ర వీర్యం విష్ణు ప్రజా ప్రజాతా వీర్య ప్రతిష్టాపయతి తస్మా ప్రజా వీర్యావతీ వామనృషభో బహిర్దక్షిణా యద్బహి ఏనాయేంద్రద్వామన తేన వైష్ణవ సమృద్ధ్యై అగ్నేశోమీయమేకాదశకపాలం నిర్వపతి ఇంద్రాశోమీయమేకాదశకపాలం సౌమ్యంచనం సోమావేరేతోషా అగ్నిప్రజానామిత వృద్ధానామింద్రప్రజాపయత సోమగేవాస్మైరేతోషాది అగ్నిప్రజాం ప్రజనయతి వృద్ధామింద్రప్రయచ్చతి బభ్రుర్దక్షిణా సమృద్ధ్యై సోమాపౌష్ణం జలం నిర్వపతి ఐంద్రాపౌష్ణం జలం సోమో వీరేతోషా ఊషా పశూనాం ప్రజనహిత వృద్ధానామింద్రప్రదాపయిత సోమగేవాస్మైరేతోషాది ఊషా పశూన్ ప్రజనయతి వృద్ధానింద్రప్రయచ్చతి పౌష్ణశ్చరుద్భవతి ఇయం వై పూషా అస్యామేవ ప్రతిష్టతి శ్యామో దక్షిణా సమృద్ధ్యై భూమే పురుషో మేధ్యముపగచ్చతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరేణైవైనగ్నిస్పదయతి హిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాత్తే వైనం బహువీరాజన్యోదృతం కరోతి ఉపజాన్మే హరతే జ్ఞాతిబ్రాహ్మణం వదత్యజతం అరే ఖలు వే క్రియమాణే వరుణా గృహ్ణాది వార్ణ్యమయం చరుణ్ నిర్వపతి వరుణపాశాదేవైనం ముంచతి అశ్వో దక్షిణా వారుణో హి దేవతయా స్వసమృద్ధ్యై రత్నామేతాని హవేగంషి భవంతి ఏతే వే రాష్ట్రస్య ప్రదాతారః ఏతే ప్రదాతారః దేవరాష్ట్రస్య ప్రదాతారః ఏ ప్రదాతారః తదేవాస్మై రాష్ట్రం ప్రయచ్చంతి రాష్ట్రమే భవతి యత్సమాహృత్య నిర్వపేద్ అరత్నస్యో యథాయసన్ నిర్వపతిరత్నిత్తాయ యత్సద్యో నిర్వపేద్ యావతి మేఘేణ హవిషాశ్రమవరుంధే తావదేవరుంధీత అన్వహన్ నిర్వపతి భూయసే మేవాశ్రమవరుంధే భూయసా యజ్ఞక్రతోనుపైతి బాహస్పత్యం చరణ్ నిర్వపతి బ్రహ్మణా గృహే ముఖదేవాస్మై బ్రహ్మదగ్నిష్యతి అసో బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి శ్రీపృష్టో దక్షిణా సమర్థ్యై ఐంద్రమేకాదశకపాలమూరాజన్యస్ గృహే ఇంద్రియమేవారంధే ఋషభో దక్షిణా సమర్థ్యై ఆదిత్యం జలం మహిష్యే గృహే ఇయం వా అతిథి అస్యామేవ ప్రతిష్టతి ధేనుర్దక్షిణా సమర్థ్యై భగాయుజలం వాతాయే గృహే భగమేవాస్మిన్ దధాతి విచిత్రగర్భావష్టౌ హి దక్షిణా సమృద్ధ్యై నైరుదం జలం పరివృత్తే గృహే కృష్ణానాభిన్నం పాక్మానమేవ నిర్వలయలే కృష్ణాకూటా దక్షిణా సమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలకం సేనాన్యోగ్యే సేనామేవాశ్యతి హిరణ్యం దక్షిణా సమృద్ధ్యై వారుణం దశకపాలకం సూతస్ గృహే వరుణసమేవారుంధే మహాయష్టో దక్షిణా సమృద్ధ్యై మాతరం దత్తకపాలం గ్రామన్యోగ్యే అన్నం వై మరుత అన్నమేవారుంధే తృష్టిర్దక్షిణా సమృద్ధ్యై సావిత్రం ద్వాదశకపాలం క్షత్రగృహే ప్రసూహోత్యై ఉపధ్వస్తో దక్షిణా సమృద్ధ్యై ఆశ్వినందికపాలకం సంగ్రహేతుర్గృహే అశ్విన వై దేవానాభ్యజౌ ఆభ్యామేవాస్మేభ్యజం కరోతి సవాత్యో దక్షిణా సమృద్ధ్యై పౌష్టం జలం భాగదృఢస్ గృహే అన్నం వే పూషా అన్నమేవారుంధే శ్యామో దక్షిణా సమృద్ధ్యై రౌద్రంగా వేధుకం జలమక్షాపస్ గృహే అంతతగే రుద్రం నిరవదయతే సఫలముద్వారో దక్షిణా సమృద్ధ్యై ద్వాదశేతాని హవేగంషి భవంతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరే నైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమే భవతి ఎన్న ప్రతి నిర్వపేద్ రద్రిణ ఆశితోపరుంధీరన్ ప్రతి నిర్వపతి ఇంద్రాయ సూత్రాన్నే పురోటాశమేకాదశకపాలం ఇంద్రాయాగం హోముచే ఆశిష ఏవరుంధే అయన్నో రాజా వృత్ర రాజా భూత్వా వృత్రం వృద్ధాదిత్యా ఆశిషమే వైతామాశాస్తే వైత్రా బృహస్పత్యం భవతి శ్వేతాయై శ్వేతమత్సాయై దుగ్ధే బాహస్పత్యే మైత్రమపి దధాతి బ్రహ్మదేవాస్మై క్షత్రం చ సమీచే దధాతి అథో బ్రహ్మణ్యేవ క్షత్రం ప్రతిష్టాపయతి బాహస్పత్యే నమోర్వేణ ప్రచరతి ముఖదేవాస్మై బ్రహ్మదగ్గశ్యతి అథో బ్రహ్మణ్యేవ క్షత్రమన్వారంభయతి స్వయం కృతావేదద్భవతి స్వయం దినం బలిః స్వయం కృతయుద్ధ అనభిజితస్యాభిజిత్యై తస్మాద్రాజ్ఞామరణ్యమభిజితం శ్వేతా శ్వేతవత్సా దక్షిణా సమలభ్యై.